భరతో విశ్వవేదాత్సుజవంద్రధాతు జమస్తే అర్వన్నీతో గుహాయశ్చేనేవాస ఉదయోచరత్వరీత తేనస్వంబలవాన్బలేజింద్రయసమలనే పారయస్తో తనోష్టే వాజిన్ సన్వాయంతి వామస్మభ్యం ధావతు శర్మతుభ్యం అకృతో మహోదరుణాదేవో దివీ వజ్రోజస్వమావీమీయాన్ యమో మృత్యురాఘమాదోజన్వృషభభ్రుః సర్వాస్తామీలజఖండ దేవజనాస్తేస్తివాంసస్తే అస్మాకం పరివృంజంతు వీరాన్ ఉదరాజ్యే భవాయ నమస్తేభ్యో నమేభ్యక్రోమ్యత్రాస్మదేషాదయంతో రాయ బ్రహ్మో అఘవేషాభ్యావధాద్విశ్వే దేవామరుతో విశ్వమేద అగ్నిషో వామరోణ పూర్వలక్షావాతావ్యంజయో సుమతో శ్యామ సంభవమనాహం జగమ్రహారమాగోదేర్నమామసి అమీయేర్వ్రతాస్తనతాన్వస్తన్నమయామసి అహంగిభ్రామిమనదావాహం శివమాజిత్తమనోజిత్తభిరేత మమ వచేషోదాయాజలక్షణోమిమాజాతమనోత్మహేత ేదం సరస్వతి అశ్వత్వే వరదీయో దివి తస్త్రామృతక్షణం దేవా కుష్ఠమన్వత హిరణ్యైరోరాజరధ్యరణ్యబంధనా దివి తస్త్రామృతస్య పుష్పం దేవా కుష్ఠమన్వత గర్భో అస్యోషీనాం గర్భో హిమవతావత గర్భో విశ్వస్య భూతస్యేమం మే అగరగం కృధి జావోషధయ సోమరాజ్యే శరీరక్షణా బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంతో భరత ముంచంతో మాచభక్ష్యాణ్యాధుత అదోయమస్య పద్మేషాద్విశ్వస్మాద్దేవగిర్భిషాద్ యక్షుషామనసాయచ్చ వాచో వాజాగ్రతో యక్ష్వంత సోమస్తాని స్వధయా పునాతో అభిభోర్యజ్ఞాభిభోరగ్నిరభిభో సోమ అభిభోరింద్ర అభ్యాహం విశ్వా ప్రజనాయతాధేవాగ్నిహోత్రాయుదం భవి సదాస్తో మిత్రరుణావిపశ్చిత ప్రజాక్షేత్రం మధురేవృంబతం బాధేతాం దూరం నిర్జింబరాజే కృతం జిదేన ప్రమోముక్తమస్మద్ ఇమం వీరమనోహరిణద్ధముగ్రనిందం సఖాయో అనుసంబ్రబద్ధం రామయుదం గోజితం వజ్రవాహంజయం తమజ్మ ప్రవృణంతయమోద ఇంద్రోజయాదిలపరాజయాత అధిరాజోరాజసురాజయాతై చర్వ్యోవంజోపసద్యో నమస్యో భవేహ త్వమింద్రాధిరాజశ్రవస్వం భూరభిభో దిర్జనాంద్రైమేర్విషయమాజాయుష్మక్షత్రమదరంతేనస్తు ప్రాచ్యాదిశబ్దమింద్రాజాదోమీత్యాదిశోవృత్రహంజత్రుభాధి యత్రయంతి సోచ్చాస్తజ్జితం దక్షిణగోరిహవ్య అవిత్రేంద్రవరేవత పురాత్మాధూమే వయాగ్రం జయారం పురాణామానమేజం యో అగ్రదేవ్యోజాం సన్నముదీరే ఇంద్రస్తే బాహూదవంతం పరీదద్మ పరీదద్వరింద్రస్య బాహూదవంతం నాదుష్ాయతాన్న దేవరమిదస్తోమరాజన్ సోమసంభాషణ స్వస్తే దేవాదాత్రుదాత్రుషణం దేవాసి తేన దేవ ప్రసూయ నేరం దూషయ స్తంభో దాసాచర్గర్థారసం విషం ఆవృషాయశ్వశ్వశి మధ్యస్వశ్వాంగం వర్ధతాం శర్వస్తేన జోషిత విద్యై ఏషం బాజలం తిరేన హిమ్రం చాతూరం బ్రహ్మస్వచేధనువాదాయాపదాహంతమోమిదైవోధిజ్యామీవన్వరే క్రమస్పర్శనివ రోహితమనవగ్లాయాసదాయం వాహోహశ్వినా సమైతి సంచవర్తమభిదేవనస్తమైతు సంచవర్త ఆహం ఖేదామిదేమనో రాజాశ్వ పృష్ట్యామీవ రేష్మచ్ఛిన్నం యథాణం మయి రేష్టహం మన ఆంజనస్ మధుకస్ తరోభగస్ రక్తాభ్యామరోధరే సంతానం బృహస్పతి సంతానం సవితాకర సంతానం మిత్రోమా సంతానం భగవో అశ్వినా సంపరమాన్ సమభవానథో సంధ్యామి మధ్యమాన్ ఇంద్రస్తాం పర్యహార్తాం నాసానగ్నే సంధ్యాత్వాన్ అమీర్భయమాయంతేతోన్ ఆరాణేనామిత్రాణాద్యామసి అపానాయేషాం ప్రాణాసునాథోన్ సమక్షిరం ఇదమాదానమగరం తపరేంద్రేణ అమిత్రాయేత్ర నష్టం జ్ఞానజ్ఞాత్వం అయ్యాంద్రాజ్ఞేమోరాజామేదినో ఇంద్రో మృత్వానాదానమిత్రేభ్యక్రణోదమేపరాశుమత్ దేవాత్వం కాశే ప్రపరతమను ప్రభాయ్యం యథాణస్పుసం పరాపదచ్చాశుమత్ ఏవాత్మకాశే ప్రవర పృథివ్యాను సమ్మతం యథా సూర్యస్మయ పరాపదం జాశుమత్ ఏవాత్మకాశే ప్రవర సముద్రశ్యాను విక్షరన్ ఆయనేతే పరాయణే దూర్వారోహతు పుష్ఠే ఉత్సవాదత్రయాయతాం హృదో వా పుండరీ గవాన్ అపామిదం నిడనం సముద్రస్వేషనం మధ్యే పరాజేనాముఖాకృతి శివస్తాజరాజోనాశాలే పరివ్యయామసి శీతక్రవాహిభోక్తిక్రణోజం విశ్వజిత్రాయమాణాయే మా పరిదేహి ప్రాయమాణే సర్వం నో రక్షస్వాగ్యక్షరస్వం ప్రాయమాణే విశ్వజిదే మా పరిదేహి విశ్వజిద్వాచ్చం నో రక్షస్వాగ్యక్షరస్వం విశ్వజిత్కళ్యాణ్యే మా పరిదేహి కళ్యాణిద్వాచ్చం నో రక్షస్వాగ్యక్షరస్వం కళ్యాణి సర్వవిదే మా పరిదేహి సర్వమిద్వాచ్చం నో రక్షస్వాగ్యక్షరస్వం మేఘే ప్రసరమాగోభిరస్రాగరీ ం సూర్యశ్చిస్తన్నోరా మేధామహం ప్రథమాం బ్రహ్మన్మతే బ్రహ్మజోషిష్ణుతా ప్రణీదా బ్రహ్మచారిషేవానామే యా మేధామృభవో విదుర్యా మేధామూరా విదు విషయో భద్రా పిప్పల్యాస్తమ వదంతాయ తీర్జన నాదతి అదూరాత్మ్యగలం దేవాత్మదన్పురా వాచీకృతేమే స్వాందం విప్రాయ స్వాత్మభ్యంజస్వాజుగోవస్మూలవర్షణాత్మ ీరో నక్షత్రమానస్వీరాధ్రమానోమాతరం ప్రవీణే అగ్రే పూర్వభద్రస్తుగోదీ అగ్నిష్టమయోదీమనవద్యోగ్రాహ్మేణిసరే దేవేణాం రక్షాస్పరి కృణోమి విద్వాన్మేణిసరే పునఃస్వాదురత్నపునర్భగా జ్యేష్టంగ్రేణ్యాన్మిజాంతభ్యం దేవాశ్వే ఉన్ముంజవాదాంతమగ్నరేషాంతయత్రిరుత్సేతాదేభిలాసం సగ్రాయాశాన్మిత ప్రజానం పితా పుత్రో మాతరం ముంచ సర్వాద్రాంగేరంగాత్మేదముచ్చేత్యముచ్యంతాభిముచోహితంతి భ్రూణగ్నిభోషంతి మృక్ష్వాజతైతలేనమనుష్యేషమే బ్రహ్మణాశయంతో వైదేర్భూమాన్ ప్రతిశానోవాత్మన్ముఖారాంగోదారేహారాన్ నయీనాంశాన్ని వృక్ష్వాదశాలిష్టం మనుషేరారి తోహీరేవా బ్రహ్మణానాశయంతో యద్రేవాదేవాదర్చమావరం ఆదిత్యాత్మస్మాన్నోయూరమృతస్థేనముంచదా వేదస్వతాయమానాశ్రుజాద్యాయుష్పదామాష్ట్రేవోదేవాశిక్షం ఘోరం ఆకస్మాత్వ్యంచుపదాముచారాశిన్నస్నామలాదివాతం పవిత్రేణేవాజ్యం విశ్వే శుంభంధుమైనక్రం నిఖలం తో అగ్రే కాషేమన్న విద్యస్మతే రాజోహోజ్ఞిరం వైవస్వతక్రేణవద్భాగేమధునాశం మాతులయదే మాతులయదేవాతుర్నపరిభ్రాతపుత్రేతరేనాగన్ యావంతో అస్మాన్ పితరస్తేషాం శివో అస్తు మన్యో అవరిత్యవస్త్రేస్తేమస్తేవాదేవేభ్యోహరామేణ అవరిత్య ధాన్యా జగదామిదే అరుణాభరణాని అరుణాస్యందోకేణాస్యాక్షాణమోపలిప్సమానా ఉగ్రం పశ్యే ఉగ్రదిగౌరవ్యాసామనోదత్తారుణా ఉగ్రం పశ్యేరాక్షవృత్రమనోదత్తన్నేతమేత్తమానోయమస్యోకే అభిరక్షురాజయస్మాణయ్యశ్చాయాముపైమీయాజమానోగ్రైమీదేవాదమ్మాదిధర్మోత్తరామద్దేవీరం వైశ్వానరాయ ప్రతివేదయాజృణం సంగనో దేవతాసు చేతాన్ వాజాన్ విజృతం వేద సర్వానస పక్వేన భరతం భావేమ వైశ్వరస్వామిమానోయత్సంగరమభిరాజాన్మనసాయాచరమానోయత్రైణాపరత్రోవాణీయంతరిక్షం పృథివీమతమాతరం సిమాన్ అయంతస్మాధారిహవచ్చారో అగ్నిర్దన్నోకాన్ భూమిర్మాదాదిత్రం రాతాంతరిక్షమభిహత్యాన పితాభిత్యాక్షంభవాదిజావివృత్వామావత్సి లోకాత్ యత్రాసుభాగ్రస్వృతాపదన్నిరిహాయలోకం తన్వాస్వాయా అశ్వరాంగేరక్రోదా స్వర్గే తత్ర పశ్యేమ పితరో చ పుత్రాయ విషాణావాచాన్విష్యాద్యముత్తమాధమావారుణాయే దుష్ప్యం దురితం నిష్పాత్మృతస్థోకాన్ యద్ారోణి మధ్యతేజ్చరణ్యద్భూమ్యాం మధ్యతేజ్చ వాచా అయం తస్మాద్గ్నిర్జన్నోకాన్ ఉదయాతాం భగవతీ విజయో నామతారే ేహామృతస్థాయోబద్ధమోచరణేష్లోకం ప్రేమబంధాన్ ముంచాశిబద్ధకం యోన్యాయ ప్రచ్యుతో గర్భపథ సర్వాం భాగం పరీతరాన్విశ్వకర్మంతమస్మాభిత్తం జరు పరస్తాగచ్చిన్ మంతం తోసంతరేమ కదంతం తమన్వేకేతరం దినేషాం దత్తం విద్యమాజానేన అవందేకే తదేత ప్రయక్షాంతోదాతుం చేక్షిక్షాంసస్వర్గదేవ అన్వారభేదావనసంభ్రాభేదావేదం లోకం దుర్దధానాస్తజంతే యద్వాహం భక్వం పరీమిష్టమగ్నౌ తస్య భక్తయేదం పదేశం శ్రాయేధాం యజ్ఞయంతం మనసా బృహంత మన్వారోహమితపధారణోరి ఉపభూతాగ్నే రథ పరస్తాత్రీయేణాగ్నేరథమానం మదేమ శుద్ధా పూతా యోషితో నిజ్ఞిరాయి బ్రహ్మాంభస్తేషవ్రపదకామయమభిషామి భోగమిందో భరత్వాం ప్రదాతు ఏతం సరథస్థ పరీవోదాభిజంశే మది మామాజ్ఞాతవేనా పన్వాగంతమాన స్వస్తిదం స్మ జాయేతమేవ్యోమన్ జాయేతస్మైనం బ్రహవేవ్యోమందేవా సదస్థావిదలోకమత్ర అన్వాగంతమాన స్వస్తి సాగోత్రం స్మ గృణుతావిదస్మై దేవాస్మి సపరచామిషేతత్తాన్మాయోషన్ నాగే రాజన్ ప్రతిష్టరేతత్ ప్రతిష్టతు విద్ధి పూర్తస్వరాజన్ స్వేవ సుమరా దివోరుమాంతరిక్షాభ్యాగ్రసేన సుకృతాహం ఏ వృక్షాభ్యంతరిక్షాత్రవు వాయుదేవ ఎత్రాక్షంబోర్వేదింబరాజై అభ్యంజనం సురహిరాజవృద్ధిరణ్యం వచ్చస్తూ గోత్రిణమేవ సర్వా పవిత్రాభిదేవాధ్యస్మత్తం మాదారే వనస్పతే అస్మత్సాస్వీరా గోవిస్తన్నోదివేడయత్వాదే దివస్పృథివ్యాపరిలోచముద్భృతం వనస్పతిభ్య పరిభృతం సహ అపామోజ్వానం పరిలోభిరాభృతమింద్రశ్చరం హరిషాదయ ఇంద్రస్ ముదో మరుతామనేకం మిత్రస్వరుణశ్చిమాన్మో హవ్యాదిషాణో దేవే హవ్యాభాయ ఉపష్పాదయ పృథివీముద్యాంబోరుత్రాదే వందేదం జగత్ సుందృభే సజోరింద్రేణ జయవేత్సోరాత్రమీయోధక్రూన్ ఆక్రందో ప్రామోన్యేతుమద్దుభిర్వాదీతు సమస్తాపరంతోస్మాకమింద్రశినోదయంతో విదదస్ోహీత వనస్పతే విదల్పకృష్టవృషదేవోచ్చేరక్షితే బలాదృష్ట కష్టక్షే ముష్కావశ్యత వేదాహంతేషయంక్షణ్యోల్పకృహారో విదల్పకం విగ్రహం హృదయాపరం పరాతమ్ఞాతం యక్ష్మాధరాంచం సుమామధి సగరోమన్నక్షత్రాయంత్రాయాత భద్రాహమస్మహేత్రాయక్షం నిలం రాష్ట్రమసాది భద్రాహన్నో మధ్యందే భద్రాహం సాయమస్తున భద్రాహన్నోహన్నాం రాత్రీ భద్రాహమస్తున అహోరాత్రాభ్యాం నక్షత్రేభ్య సూర్యాచంద్రమసాభ్యా భద్రాహమస్మభ్యం నారయంగ్రేధి యో నో భద్రాహమాచరస్థాయం నక్షమో దివా తస్మైరే నక్షత్రరాజరగ్రహోమరామయేణాజాం సమేర సాగమింద్రేణ మేలినా క్రమే భగిలం మా భద్రాంతరాదయ ఏన వృక్షా అభ్యవోభగేణ భగిలం గణ్మభద్రాంతరాదయ యువరపూర్వస్వాహీర తేన మా భగిరం గణ్మభద్రాంతరాదయ కథలిదాం నాదరి దేవిలాం స్థాన దేవా ప్రహీణుత స్మరణో మామనోషోజత అసౌ మే స్మరతాది ప్రియో మే స్మరతాది దేవా ప్రహీణుత స్మరణో మామనోషోజత యథామస్మరాదౌ నామృష్యాహం కదాచన దేవా ప్రహీణుత స్మరణో మామనోషోజత ఉన్మాదయమరుదరుదంతరిక్షమాదయ అగ్నమున్మాదయాత్మతో మామనోషోజత నిషేణుతస్మరమోషోజత అనుమదేర్మిరమ్మన్యోదేతమిదం నమ దేవా ప్రహీణుతస్మరమో మామనోషోజత యద్ధావరత్రయోజనం పంచయోజనమాశ్వీనం తదస్తం పునరాయతి పుత్రాణాం నోద పిదా ంతశోచారం సహాధ్యాశ్వే దేవాస్మరమదింతశోచారం సహాధ్యా తంతే తపా విమరోణస్య ధర్మణ ఇంద్రాయేష్మరమతిరేవరుణశ్చర్మణ మిత్రవరుణో స్మరమతిరేవరుణశ్చర్మణ రామస్తమానమిచ్చాత్సవోనోదిముంచాహోదాస్యోదర్షేణామస్యాయోధం పూర్వావ్రతస్య ప్రాశ్నదేహరే మృత్యోరహం బ్రహ్మచారేణస్మేర్యాజం భూతాత్తురుషయ్యమాయ తమహం బ్రహ్మణాతపరసాశ్రమేణాదేహమేఘలయాదినామి శ్రద్ధాయాభూతాభూతాగోర్వే భూతృతరే సాత్వంభరేషుగాయ మేఖలే అయం వజ్రస్తర్పయతామృతస్యాశ్రమపహం శ్రణాదు దేవా ప్రేణోత్తరేభ్యోషప్రేషయామోత్రేపదేనాశ్రయాజినాదిమన్మిచ్చయోదినాదిమిగ్రహే స్కంధానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణానముష్యేవేవ్రాణాన ప్రజాపతి బ్రహ్మ రత్నాంజలయాజాతరుణీరస్కృతి ఎవరిష్యమాంగా మేనా దోషుష్కాస్యాయ యథా విచిద్యేలాగామస్ విచ్ఛిన్నం సందేహే బ్రహ్మణస్పదే శివోగోణుజాతవేద ప్రీహిమత్తమోమాశమోమిలం ఏషవాహం భావో నిహితో రత్నభేదాయంతో మాహిం శిష్టం విదం మాతరం చీజోదంతో సమంగళో అన్యత్రం ఘోరం తన్వాహరంతో మాహిం శిష్టం విదం మాతరం చ పాలిష్టాపోషాయ ధ్రియతాం ఇంద్రాభ్యోదిద్రవద్రో భూమ్ నేదే గచ్చదో లోహీరేణస్మధీతిరామిషురం కర్ణాయోస్కృతి అగర్తామశ్మిరాలక్ష్మణస్త ప్రజా బహు చక్రుదేవాధురాయమనుష్యా ఉత ఏవాదహస్తపోషాయ కృతం లక్ష్మాశ్వరా ఉచ్చ్రాయస్వహుర్భస్వాత్రీయమంతయ్యమం దేవ్యాచ్చావే తదుచ్చ్రాయస్మద్యౌరేవముద్రే వైద్యక్షేద అక్షేదాస్తవదేదాశయ వృణంతో అక్షేదాస్తంతక్షేదా షట్ం కాండం సమాప్తం అత సప్తమం కాండం ఓం ధీరేవాయమాయేవాదం బ్రహ్మణేనా సరేర పుత్ర పితరం సమాదరం సోర్భూవత్సూవత్నోరంతరిక్షం స్వాస్త ఇదం విశ్వమవత్సాభవత్ అథర్వాణం పితరం దేవబంధుం మాతుర్గర్భం విదురం యువాణం జైమై యజ్ఞం మనరాజకేత ప్రణోజస్తమిహేహ ప్రణవ అజావిష్టాజలయం గర్వరాజసహిర్వరాయ ధాతు స ప్రత్యురేర్ధరుణం మధ్వరగ్రం యజ్ఞేన యజ్ఞమాయమాస్తాహిమానస్తాజ్ఞోవత ప్రజేరవృతే పునః సదేవానామధీపజన్మభూవసో అస్మానుద్రవేణమాదో యద్దేవాదేవాయంతామత్యాన్మనరాశ్చేరాయ్యేనే ముగ్ధాదేవా ఉదసునాదేంగేష్పురుషాయంత జైమై యజ్ఞం మనసాజకేణోజస్తమిహేహ్రామ అదీతిరంతరిక్షమదీతిం మాతాపుత్ర విశ్వే దేవాదీతిర్జాతమీతిర్జయత్వేక్షత్రమలం సుప్రణీ సుత్రమాణం గృహేంద్రామేహం సుధర్మాణమేజం సుప్రణీతిం దైవే భావం సరిత్రామరాజవస్త్రామం దేవారోహేమా స్వస్తయే వాజస్తరుప్రసరే మాతరం మహేమదేజం నామవచరాగరామహే యస్యా ఉపస్థర్వాంతరిక్షం సాహస్రమ త్రివరో సన్నిరక్షాత్ పుత్రీరేణకారిషామేవాషామ కర్మణా ప్రయచ్చన్ ప్రజేత ప్రజానన్ పూర్ణంతరోషేమస్తాధస్తం దాక్షేణం పురం నో నష్టమాయ సుషం నష్టేన గమేమహే యస్ విశ్వాపుష్యవాయ్యాతేగ అగ్నిష్టమాషుడే మమ అన్విదేషం చ ద్విషస్రహవ్యమాహూతం ప్రజాస్తన అనోమన్యతామనుమన్యమాన ప్రజాంతం వయమక్షేయమానం తస్య వయం హేద నిమాపే